సామవేదాంతర్గత 16 ఛాందోగ్యోపనిషత్ అధ్యయన వచన పుష్పము 16:1 ఛాందోగ్యోపనిషత్ అధ్యయన వచన పుష్పము 1 అధ్యాయము ఓం 1 పరమాత్మ యొక్క మరియు ఈ జీవుని యొక్క సహజ స్వరూపమైనట్టి సంజ్ఞ 2 సమస్తము తనకు అనన్యమైన ఏకము ఇండివిజిబల్ యూనిటీ 3 అక్షరము కాలము సంఘటనలు మొదలైన వాటిచే క్షరము పొందనిది అగు తత్వమునకు సంజ్ఞ గణితములో ఎక్స్ అనుకొనుము వంటిది 4 దేవతా ప్రతిమ వలె పరమాత్మకు ప్రతీక ఈ లక్షణములు గల ఆత్మకు చిహ్నాక్షరము ఆ కోమల సమాహారము ఉద్గీతము ఉద్గీతము కర్మ యొక్క అంగములతో సంబంధము కలిగి కర్మ యొక్క ఫలమునకు అతిశయము సూపెరియోరిటీ కలిగించునది ఓంకారము కూడా ఉద్గీతముగా అభివర్ణితము ఉపాసన చిత్తమును శుద్ధము చేయటము ద్వారా ఆత్మవస్తువును ప్రకాశింపజేయటానికే శాస్త్రముచే చెప్పబడే నియమము వినిష్ఠ ఉపనిషత్ 1 ఆత్మజ్ఞానము 2 ఆత్మజ్ఞానము సిద్ధించటానికే ఉపాసనలు విధి విధానములతో కూడిన శాస్త్రీయ కర్మలు నేను అననది సమస్తమునకు ఆవల కేవలమే ఉన్నప్పటికీ ఈ నేను కర్తను భోక్తను అనుభావము కేవలమును కప్పి ఉంచుతోంది కర్తృత్వ భోక్తృత్రుములకు ఉపాయముగా శాస్త్రములు కర్మలు సూచిస్తూ మొట్టమొదట ప్రాపంచక ప్రయోజనములను ప్రారంభాకర్షణ కొరకు ఫలశ్రుతులుగా వర్ణిస్తున్నాయి మహదాసేము ఆత్మ యొక్క స్వరూప ఔన్నత్య జ్ఞానమే ముఖ్యాశయము లేక మహదాసేము 16:1:1 1 అధ్యాయము 1 ఖండము ఉద్గీత విద్య ఓం సమస్త జీవులుగాను వారి యొక్క బహిరంగ జగదానుభవముగాను అంతరంగ చతుష్టయమగు మనోబుద్ధి చిత్త అహంకారములుగాను సంప్రదర్శనమగుచు తాను సమస్తమునకు పరమై ఉన్నట్టి ఆత్మతత్వమునకు బ్రహ్మము అనుపేరు ఓం అను అక్షర సంజ్ఞ ఒకని తండ్రికి ఆ తండ్రి యొక్క ఫోటో సంజ్ఞయగు తీరుగా సంహిత బ్రాహ్మణ ఆరణ్యక ఉపనిషత్ మొదలగునవి గల వేదము యొక్క సమస్త విభాగములలోనూ మంత్రానుష్ఠానములలోనూ ఉపయోగించబడుచున్న అక్షరము ఓం అట్టి ఓన్ను ఇది ఏకము అక్షరము అగు ఆత్మయే అను ఎరుకచే ఆయా సమస్త కార్యక్రమముల నిర్వహణ చేస్తూ ఉపాసించెదరుగాక ఓం ఇతి ఉద్గాయతి ఈ దృశ్యమునకు ఆవలగల ఆత్మతత్వము వైపుగా గానము చేయిస్తూ పరమగు స్వరూపము వైపుగా నడిపించు శాస్త్ర విభాగమునకు ఉపవ్యాఖ్యానమునకు ఓం అని పేరు అట్టి ఉపవ్యాఖ్యానమును ఇప్పుడు ఈ ఛాందోగ్యోపనిషత్తులో సవివరించుకుంటున్నాము రసము గతి ఉత్పత్తికి కారణము పరాయణము స్థితికి కారణము విలీనమయ్యే స్థానము ఈ చర అచర భూతజాలమునకు రసము పృథివీ దేహములన్నీ భూమి నుండి బయల్వెడలే అన్న రసము చేతనే నిర్మితమొచ్చున్నాయి కాబట్టి పృథివీ సోలిడ్ యొక్క రసము జలము జలమే చెట్టు చేమలుగా ఆహారంగా జంతు దేహములుగా పరిణామము అగుచున్నది కాబట్టి జలము యొక్క రసము ఔషధులు ఆహారము ఔషధుల యొక్క రసము పురుషుడు పురుషకార సమన్వితుడగు జీవుడు పురుషుని యొక్క రసము సారము వాక్కు వాక్కు యొక్క రసము రుక్కు ఋగ్వేద మంత్రములు రుక్కుల యొక్క రసము సామము సామవేద మంత్ర గానములు సామవేదము యొక్క సర్వస్వము ఉద్గీతము ఓంకారము ఓంకార రసమే రసతమము సూపర్లెటివ్ పరము సారములలో 8వదగు ఓంకారము 1 పృథివీ 2 జలము 3 ఔషధులు 4 పురుషుడు 5 వాక్కు 6 రొక్కులు 7 సామగానము ఉద్గీతము కర్మ వ్యవహారములు 8 ఓంకారము 8 వది పరమాత్మ పరాకాష్ఠయగు ఓంకార స్వరూపుడు రుక్కు సామక్ ఉద్గీత ఏమేమై ఉన్నాయి దీనిని మనము విమర్శించుకొని చెప్పుకొందాము వాక్కుయే రుక్కు యుగ్వేదములోని పరమాత్మ గురించు స్తుతి వర్ణనల రూపములగు రొక్కులు వాక్కునకు రొక్కు అనుభవము ఉత్పత్తి స్థానము ప్రాణమే సామము ప్రాణమే సామము గానము నకు ఉత్పత్తి స్థానము ఓం అను అక్షరమే ఉద్గీతము కార్యక్రమము ప్రోగ్రామ్ ఆఫ్ ఆక్సన్ ఫాలోయింగ్ అ ప్రొసీజర్ వాక్కులోంచి రొక్కులు ప్రాణము నుండి సామము ఆ రెండింటి ఏకత్వము సిద్ధించటానికి ఓం అనునది సాధన వస్తువు కనుక ఓం ఉద్గీతమే రుక్కులు, స్తుతులు, సామములు, గానము ఈ రెండు కూడా ఓమను అక్షర పరబ్రహ్మమును సిద్ధించుకోవటానికి మార్గములు, ఉపాయములే. అందుచేత రుక్, సామములు మరియు వాక్ప్రాణములు మిథునము పరస్పర దాంపత్య ఏకత్వము కలయిక చే ఓంను పొందుచున్నాయి. ఓంకారమునందు ఆ రెండింటి సంయోగమే మిథునము. ఆ రెండు ప్రకృతి పురుషుల వలె పరస్పరము ఇచ్ఛాపూరితము అగుచున్నాయి. అట్టి వాక్ప్రాణములు రెండు అక్షరమునందు ఏకము ఉద్గీతము చేయు కార్యక్రమము ఓంగా తెలుసుకున్న విద్వాంసుడు తాను కోరుకున్న లోకాంతర్గత లోకాతీత స్థితులు మొదలైనవన్నీ పొందుచున్నాడు. ఒకడు తాను కోరుకును వస్తువును మరొకరిని అడిగినప్పుడు ఆ రెండవవాడు ఓ ఇస్తాను అంటాడు. అందుకని ఓం అనుజ్ఞాతాక్షరము అని కూడా అంటారు. అనుజ్ఞ పర్మిషన్ ఇస్తున్నప్పుడు మనుజుడు ఓ ఎస్ తప్పకుండా ఇస్తాను, ఓ ఓల్రైట్ అట్లాగే చేస్తాను, ఓ అట్లాగా ఇజిట్సో మొదలైన మాటలలో ఓంకారము అంగీకారాక్షరముగా ఏర్పడి ఉంటోంది. ఓం అనుజ్ఞ అవగాహన అనుమతి అసమృద్ధి సమర్థత తద్వా ఏతత్ అనుజ్ఞాక్షరం యద్ధి కించ అనుజానాతి తెలుసు అనటానికి, పని ఒప్పుకోవటానికి, విషయము అంగీకరించటానికి, సమృద్ధి ప్లేంటి అని సూచించటానికి, సమర్థత తెలియజేయటానికి, సహాయం చేస్తాను అనటానికి, తప్పకుండా అని అనటానికి, అంతేలే అని ప్రోత్సాహపరచటానికి, అట్లాగా అని అర్థం చేసుకునుచున్నట్లు ప్రకటించటానికి మొదలైన ఆయా సందర్భాలలో ఓ అని ఉపయోగిస్తున్నారు కదా. ఇన్ని అర్థాలు కలుపుకొని ఓమను అక్షరము ఉపాసించబడుగాక. సమర్థయిత హవై కామనాం భవతి యయేతత్ ఏవం విద్వాన్ అక్షరం ఉద్గీతం ఉపాస్తే. ఎవ్వరైతే అక్షరము అగు ఆత్మగురించిన తత్వమును అధ్యయనము చేయాలనుకుంటాడో అట్టి విద్వాంసుడు ఓంను అక్షరమగు ఆత్మకు సంజగాను ఆత్మభావన సిద్ధించటానికి ఉపకరించే ఉపాసనా విధానము కార్యక్రమము గాను ఆశ్రయించటం చేత స్థితులు స్థానములు ఉత్తరోత్తర జన్మలు లోకములు తాను ఇష్టపడు విధంగా సిద్ధించుకోగలడు. హీ కాన్ బికమ్ ఇండిపెండెంట్ ఆఫ్ దేమ్ ఓల్. ఓంకార ఏకాక్షరోపాసనచే ఇంకా కూడా రుక్కులు, యజస్సులు, సామములు మరియు ధర్మార్థకామములు అనే త్రయీ విద్య యందు ఓంకారముతో అర్థయుతంగా ప్రారంభించుచుండగా ఉత్తమ ప్రవృత్తి సిద్ధించగలదు. ఓం ఇతి ఆశ్రవయతి. ఓం అని ఆధ్వర్యుడు లేక అగ్నిధృడు అగ్నిమంత్రము ప్రారంభిస్తూ ఋత్విక్కు అయి ఋగ్వేదమంత్రము రుక్కు పలుకుచు అగ్నిదేవ ఇదిగో హవిస్సులు మేము సిద్ధము చేస్తున్నాము అను అంతరార్థముతో పలుకుచున్నాడు. మేము యజ్ఞోపాసన ప్రారంభిస్తున్నాము, అంతా సిద్ధము. యజ్ఞపురుష దయచేయండి వెల్కమ్ అని ఓం యొక్క ఉచ్చారణను ఆ ఋత్విక్కు పలుకుచున్నాడు. ఓం అగ్ని మీలే పురోహితే మొదలైన రుక్కులు ఓంకారముతోనే సుస్వాగతం పలుకుచున్నాయి. సర్వము సిద్ధము అననది రొక్కుగా పలుకబడుతోంది. అదియే ఓంకారార్థము. ఓం ఇతి సంసతి. దేవతా సంసనములు దేవతాస్తుతులు ఓమాను అక్షరార్థముతో ప్రారంభించి అభివరములు కొనసాగించబడుచున్నాయి. యజ్ఞపురుషుని ఆహ్వానము తదితర సాంగ సపరివార సపత్నీ దేవతల ఆహ్వానములు మహిమా వర్ణనలు ఓం అను అక్షరార్థముతో ప్రారంభించి వర్ణన రూపముగా కొనసాగించబడుచున్నాయి. సంసనములు యజుర్వేద యజ్ఞపురుష సంబంధమైన స్తుతి వాక్యాలు ఓం ఇతి ఉద్గాయతి. ఓం అని ఉద్గానములు సామము గానపూర్వక భావతన్మయములు గానరూపంగా ఆరంభించబడుచున్నాయి. సామవేద హృదయము యజ్ఞవిధులలో ఆవిష్కరించబడుచున్నది. ఏతస్యేవ అక్షరస్యాత్ మహిన్నరసేన. ఈ విధంగా రుక్కులు, సంసనములు, గానములు, మంత్రములు, స్తుతులు, గానములు ఇవన్నీ కూడా అక్షరమగు ఆత్మరసము యొక్క మహిమను ఎలుగెత్తి ప్రకటించటానికే ఉద్దేశ్యము కలిగి ఉన్నాయి. త్రయీ రుకేజుహ సమ వేదముల హృదయము ఏకము అక్షరము అయి ఓం సంజ్ఞార్థము అగు ఆత్మ యొక్క ఔన్నత్యము ప్రకటించటమే అయున్నది. ఒకడు ఓంను ఏకము అక్షరము అగు ఆత్మ యొక్క తత్వార్థము తెలుసుకొని ఉంటున్నాడు. మరొకడు ఓంకారోపాసనగా తదితర ఉద్గీతములు, స్తుతులు, మంత్రములు, గానములు, లౌకిక క్రియలు ఓంకారముతో ప్రారంభించి నిర్వర్తిస్తున్నాడు. ఇంకొకడు ఓంకారము యొక్క పరార్థమును అర్థం చేసుకోకుండానే ఓంతో ఆయా యజ్ఞ కార్యక్రమములు, లౌకిక క్రియలు చేస్తున్నాడు. తత్వార్థము తెలియకపోయి కూడా ఓంకారముతోనే ప్రారంభిస్తున్నాడు. తెలిసినవాడు, తెలియనివాడు కూడా ఓంకారముతోనే ప్రారంభిస్తున్నాడు. అనగా అక్షరమును ఉపాసిస్తున్నవాడు, అక్షరమును ఉపాసించకయే ఉన్నవాడు ఇద్దరూ కర్మలు చేస్తూనే ఉన్నారు. ఎవడైనా అక్షరము తెలిసినా తెలియకపోయినా కర్మలు చేయటము మాత్రము అనివార్యము. డూయింగ్ ఈజ్ అనవాయిడబుల్. నానాతు విద్యాచ అవిద్యాచ. అక్షరముగు ఆత్మ గురించి తెలిసి కర్మలు చేస్తూ ఉంటే అది విద్య. అదంతా తెలియకయే చేస్తూ ఉంటే అది అవిద్య. మొత్తం మీద కర్మలు చేయకుండా మాత్రం ఎవడూ ఉండలేదు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠితి అకర్మకృత్, భగవద్గీత. అయితే ఏ కర్మ చేసినా కూడా యదేవ విద్యయా కరోతి శ్రద్ధయా ఉపనిషద తదేవ వీర్యవత్తరం భవతి. నేను చేస్తున్న ఈ కర్మను లేక కార్యక్రమమును ఏకము అక్షరము అగు ఆత్మ యొక్క ఓం యొక్క ఉపాసనగా చేస్తూ ఉన్నాను. ఆత్మ భగవానుని ఉద్దేశ్యము నెరవేరుస్తున్నాను అని ఎరిగి శ్రద్ధగా ఆత్మ యొక్క భావన సామీప్యతతో అంతా ఆత్మ ప్రదర్శనమే అనే ఎరుకతో నిర్వర్తిస్తూ ఉంటే అది వీర్యవత్తరము అవుతుంది. ఆత్మతత్వప్రాప్తి అనే ఉత్తమ ప్రయోజనకరముని జనులు గమనిస్తూ గ్రహించి ఉండెదర్గాక. ఖలు ఏతస్యేవ అక్షరస్య ఉపవ్యాఖ్యానం భవతి. ఏకము అక్షరము అగు పరమాత్మ యొక్క ఉపాసన భావనలతో కూడి సమస్త కర్మలు నిర్వర్తించటమే అక్షరోపాఖ్యానము అనబడుతోంది. అగుచున్నది 16.1.2 ప్రథమ అధ్యాయము ద్వితీయ ఖండము మహదాశయ సందర్భాశయములు. దేవతలు కర్మలు చేస్తూ ఉన్నప్పుడు అక్షరమగు ప్రయోజనము మహదాశయముగా కలవారు. అక్షరమగు ఆత్మ యొక్క భావనను ఉద్దేశించి కార్యక్రమము సాత్వికమగు సందర్భాశయముతో కౌశలముగా నిర్వర్తించువారు. యోగః కర్మసు కౌశలం భగవద్గీత. మెయింటెనింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఇన్సిడెంటల్ ఆబ్జెక్టివ్స్ ఫోర్ ద పర్పస్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎంటరింగ్ ద జోన్ ఆఫ్ ఆల్ పర్వేడింగ్ అబ్సొల్యూట్ సెల్ఫ్ బ్రహ్మపదము. 1. దైవత్ నేను ప్రపంచమునకు ఏమి ఇస్తున్నాను అనే మహదోద్దేశ్యము పునికి పుచ్చుకున్నవారు సేవాభావనిరతులు. 2. నేను చేస్తున్న పనులు లోకమునకు ప్రయోజనకరములు అగుగాక. 3. ఈయన పనులు పరమాత్మను సేవించుచు పరమాత్మతో ఉపనిషదము సామీప్య సారూప్యతలను సంపాదించటము నా ముఖ్యోద్దేశ్యము. 4. అంతేగాని క్షరమగు ప్రపంచములో ఏదో ఇంకా పొందాలి అనేది నా ముఖ్యాశయము కాదు. ఇట్టి మహదాశయము కలవారు దేవతలు. అసురులు ప్రాపంచక కర్మలు శాస్త్రీయ ఉపాసనోత్యాది కార్యక్రమములు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు క్షరము అను ధర్మము గల దృశ్యములోని ఏవో ప్రయోజనములు ముఖ్యోద్దేశ్యముగా కలవారు. మెయింటెనింగ్ మెన్ ఆబ్జెక్టివ్ ఆస్ ఫోర్ వోట్ టు గేట్ అండ్ ఓన్ సంథింగ్ ఇన్ ద వరల్డ్. 1. అసురులు నేను ఏమి పొందాను అనే భావము పునికి పుచ్చుకున్నవారు. అధికారము సొంతము కోంట్రొల్లిన్ ఒనిన్ ఇటువంటివి ముఖ్యాశయములుగా కలవారు. 2. నేను చేస్తున్న కర్మలు నాకు మాత్రమే లేక మాకు మాత్రమే ప్రయోజనకరంగా ఉండాలి అని భావించువారు. 3. దృశ్య సంబంధమైన క్షరమగు విషయములే మహదాశయముగా భావించువారు. 4. నేను చేస్తున్న కర్మలు కార్యక్రమములు పరమాత్మ యొక్క సామీప్యత ప్రసాదించుగాక అనే ముఖ్యాశయమును ఏమరచినవారు. ఈ దేవతలు అసురులు అభయులు అంతరమున జీవుని హృదయంలో చోటు చేసుకునియున్నారు. పరమాత్మ కొరకు లోకములోని నా కొరకు అను రెండు వేరైన ఉద్దేశ్యముల సంఘర్షణయే దేవనసుర యుద్ధము. అయితే ఉభయులు సృష్టి కల్పన చమత్కారములే. ఒకానొక సందర్భంలో ప్రజాపతి పుత్రులు అయినట్టి దేవతలు అసురులు ఒకరితో మరొకరు వైరము పెంచుకొని యుద్ధము ప్రారంభించారు. ఆ యుద్ధంలో అసురులదే పైచేయి కాసాగింది. అప్పుడు గురుదేవులగు బృహస్పతుల వారి సూచనను అనుసరించి దేవతలు అసురులను జయించే ఆశయముతో అక్షరమగు పరమాత్మ గురించిన ఉపాసన సంబంధమైన ఉద్గీతము ప్రారంభించారు. ఏకమూ అక్షరమూ అగు ఓంకారోపాసన చేయసాగారు. అందుకు సాధన మార్గంగా ప్రాణోపాసనకు ఉపక్రమించారు. ఘ్రాణేంద్రియోపాసన ఘానేంద్రియ ఉద్గీతము. మొట్టమొద దేవతలు ముక్కులోగల ఘ్రాణేంద్రియముగా ఆస్ ఏనర్జీ ఓఫ్ స్మేల్ ను విశ్వశక్తి రూపుడగు పరమాత్మను ఉద్గీతము ఉపాసనా కార్యక్రమము నిర్వర్తించసాగారు. సువాసన రూపుడే పరమాత్మ అనుభావనతో మానసిక పూజ ప్రారంభించారు. ఇది గమనించి అసురులు తమ అసురభావ సంపత్తితో ముక్కులో ప్రవేశించి అక్కడ సువాసన ప్రక్కగా పాపము కల్పించారు. అప్పుడిక జీవులకు సువాసన దుర్వాసనలు అభయము అనుభవము కాసాగాయి. పుణ్యపాప ఫలములగు సువాసనలు దుర్వాసనలు ప్రవర్తించసాగాయి. అందుచేత అక్షరోపాసన దేవతలకు సిద్ధించనేలేదు. చక్షురింద్రియ ఉద్గీతము అథ చక్షుహ ఉద్గీతం ఉపాసాం చక్రిరే. ఆ తర్వాత దేవతలు చూపును విశ్వశక్తి స్వరూపముగా ఉద్గీతము చేయనారంభించారు. చూపు సాత్వికమైన ప్రశాంతమైన దృష్టి రూపము పొందసాగింది. ఇది గమనించి అసురులు చూపులో పాపము ఫోల్స్ లుక్ మంత్రముగ్ధంగా మానస రూపంగా ప్రవేశింపజేయసాగారు. అప్పుడు చూపు పాపదృష్టిని పొందసాగింది. తస్మాత్ తేన ఉభయం పశ్యతి దర్శనీయం చ అదర్శనీయం చ. ఇక చూపు చూడతగనవి చూడకూడనివి కూడా చూడటం ప్రారంభించింది. చూపు పాపముచే వేధించబడసాగింది. శ్రోత్రేంద్రియ ఉద్గీతము. అప్పుడు దేవతలు చెవులను వినికిడిని ఆత్మోపాసనగా ఆశ్రయించి ఉద్గీతము ఉద్గీతము కర్మలచే ఉత్తమ స్థానమునకు మార్గము చేయనది చేయసాగారు. అప్పుడిక ఆత్మగురించిన శ్రవణము అమృత వాక్కులు శ్రవణము చేయబడసాగాయి. ఇది గమనించిన అసురులు వినికిడిలో పాపమును ప్రవేశింపజేయసాగారు. ఇక అప్పుడు చెవులు వినతగనవి వినకూడనివి కూడా వినటము ప్రారంభించాయి. పాపముచే వినికిడి హెరింగ్ వేధించబడసాగింది. ఆత్మోపాసన కుంటుపడసాగింది. మానస ఉద్గీతము. అప్పుడిక దేవతలు మనన రూపమగు తపస్సుతో అక్షరుడు పరము అయి ఉన్న పరమాత్మను ఉపాసించటము చేయసాగారు. అప్పుడు మనస్సు ఏకము నిత్యము అయిన పరమాత్మ గురించిన మనన సాధనలకు ఉద్గీతము కాసాగింది. ఇది తెలిసి అసురులు మనస్సును పాపపు ఆలోచనలతో పాపభావనలతో వేధించసాగారు. అందుచేత మనస్సు సంకల్పించతగనవి సంకల్పించకూడనివి కూడా సంకల్పించనారంభించింది. తస్మాత్ తేన ఉభయం సంకల్పనీయం చ అసంకల్పనీయం చ పాప్మనా హి ఏతత్ విద్ధం. సర్వసమస్వరూపమగు ఆత్మగురించిన ఆలోచనలకు అడ్డుగా పాపపు ఆలోచనలు వచ్చి చేరసాగాయి. దానితో ఆలోచనలు పుణ్యపాపముల అభయము పొందసాగాయి. ఇక ఆత్మ పట్ల మననము వెనకబడసాగింది. ఈ విధంగా మనస్సు పాపపుణ్య నెగేటివ్ ఆండ్ పాజిటివ్ ఆలోచనలు కొనసాగుచుండగా మనస్సు పరమగు ఆత్మదేవుని పట్ల ఏకాగ్రము పొందలేకపోవటం జరగసాగింది. ప్రాణ ఉద్గీతము. ఇక ఆపై దేవతలు అసురులను జయించే నిమిత్తము ముఖ్య ప్రాణమును ఆత్మశక్తికి ఉపకరణంగా తీసుకుని పరమాత్మ యొక్క తత్వమును ఉపాసించు ఉద్గీతము ప్రాణాయామాది సాధన క్రియలు నిర్వర్తించ ప్రారంభించారు. బ్రహ్మమును ఉపాసించసాగారు. అప్పుడు అసురులు పాపభావములను కవ్వించే నిమిత్తమై ముఖ్య ప్రాణమును సమీపించారు. తంహ అసురా ఋత్వా విదధ్వంసః. ఎప్పుడైతే రాక్షసులు ప్రాణమును పాపభూయిష్టము చేయటానికే సమీపించారో వారంతా ప్రాణమును ఏమాత్రము వేధించలేకపోయారు. పైగా ప్రాణానికి వారే ధ్వంసము వినష్టము అయిపోసాగారు. బండరాయిని వేగముగా తాకిన మట్టిగడ్డవలే ముక్కలు ముక్కలే చెదిరిపోయారు. ప్రాణమును ఉద్గీతము చేయుచు ప్రాణమును ఆత్మగా భావించి ఉపాసనా క్రియలను నిర్వర్తించువాడు ఆత్మత్వము సిద్ధించుకోగలడు. అట్టివాని ఆత్మోపాసనను విచ్ఛిన్నం చేయతలచువాడు తానే విధ్వంసము పొందగలడు. ఎవడైతే ప్రాణాత్మను ఉపాసిస్తూ ఉంటాడో అట్టివాని పాపదృష్టులు అల్పబుద్ధులు వైపుగా దృష్టిని మరల్చే ప్రయత్నము చేయువాడు దూషణ చేయువాడు సాంసారికమైన బాధలు కలుగజేయటానికి యత్నించువాడు తానే నష్టపోగలడు. ప్రాణమును ఆత్మగా ఉపాసించువాడు చెడు దృశ్యము చెడు సంభాషణ చెడు వాసన చెడు పలుకులు మొదలైన వాటిచే పువ్వులతో కొట్టబడిన నాపరాయి వలె చెక్కుచెదరకై ఉంటాడు. ముఖ్య ప్రాణమునకు సుగంధ దుర్గంధ దోషములు అంటజాలవు. ప్రాణాగ్ని సమస్త పాపములను భస్మము చేయగలదు. ఘ్రాణము పొందువాసిన భోగము ముక్కుకే పరిమితము, చూపు కంటికే పరిమితము, వినికిడి చెవులకే పరిమితము. కాని ప్రాణము తాను పొందు ఆహారముతో సర్వదా సర్వేంద్రియముల సంరక్షణ కొరకు వినియోగము చేస్తోంది. ఏష తేన యత్ అస్నాతి యత్ పిబతి తేన ఇతరాన్ ప్రాణానవతి. తాను పొందిన త్రాణను బలమును ప్రాణము సకలేంద్రియములకు పంచిపెట్టు త్యాగము కలిగి ఉంటోంది. ముఖ్య ప్రాణము ఇంద్రియములకు అన్నపానములు ప్రసాదించి మనుగడ ఎబిలిటీ టు సర్వైవ్ ప్రసాదిస్తోంది. ముఖ్య ప్రాణము నుండి మనుగడ పొందనప్పుడు ఇంద్రియములు క్షీణించిపోతాయి. ఆ జీవుడు తినలేడు, త్రాగలేడు, తిరగలేడు. ఇంద్రియములు చచ్చుబడి శబ్దస్పర్శరుపరస్గంధాలు గాలిలో కలిసిపోతాయి. అందుచేతనే మరణానంతరం శరీరములోని ఇంద్రియములన్నీ నోరు వెళ్లబెడతాయి. దృష్టాంతములు: మహనీయుడగు అంగిరస మహర్షి ప్రాణమును బ్రహ్మముగా ఉపాసించుటలో గల ఔన్నత్యమును ప్రకటించి ఉన్నారు. అందుచేత ప్రాణరూప ఉద్దీతోపాసనకు అంగిరసము అని పేరు. అంగముల రసము ప్రాణము కాబట్టి అంగిరసము. ప్రాణము దేహము యొక్క సర్వస్వము అయి ఉండటం చేతకూడా ప్రాణ ఉద్దీతోపాసనను అంగిరసము అని అంటారు. ప్రాణోద్గీతమును దేవగురువగు బృహస్పతులవారు ఉపాసించి ఉండి లోకములకు ప్రకటించి ఉండటం చేత బృహస్పతి ఉద్దీతోపాసన అని కూడా అంటారు. ప్రాణమును బృహస్పతి అని కూడా శబ్దార్థంగా పిలుస్తారు. ఎందుకంటే శబ్దార్థంగా వాక్ హి బృహతి వాక్కు దేహములో అన్నిటికన్నా మహత్తరమైనది. బృహత్ పతి వాక్కుకు కూడా ప్రాణము పతి కాబట్టి ప్రాణము బృహస్పతిగా అనబడుచున్నది. ప్రాణమే వాక్ ఇంద్రియమునకు రక్షకుడు. ఆయాస్య ఋషి ప్రాణ ఉద్దీతోపాసన నిర్వర్తించి సిద్ధిని పొందియున్నారు. అందుచేత ప్రాణమునకు ఆయాస్యము అనే పేరు వచ్చింది. శబ్దార్థము ప్రాణము నోటి నుండి వాక్కు రూపంగా బయటికి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రాణమే ఆయాస్యము. దాల్భ్య మహర్షి కుమారుడు బక మహర్షి ప్రాణ ఉద్గీతము విట్టిదని పైవిధంగా స్వకీయ తపస్సు నందు గమనించి లోకమునకు ప్రకటించియున్నారు. వారి ప్రకటనను అనుసరించి నైమిసారణ్యంలోని అనేకమంది తదితర ఋషులు ప్రాణ ఉద్గీతమును ఉపాసించి ఉత్తమ ప్రయోజనము పొందియున్నారు. ఏ ఉపాసకులైతే అక్షరమగు ఆత్మను ప్రాణస్వరూపంగా ఉద్గీతోపాసన చేస్తారో అట్టివారు విద్వాంసులు అయి కోరుకున్న విధంగా కోరుకున్న లోకములో నివసించు స్వాతంత్ర్యము పొందగలరు. ప్రాణోపాసన ఒకటి ప్రాణాయామము, రెండు సమస్తము ప్రాణప్రదర్శనగా దర్శించటము. ఇతి అధ్యాత్మం 16.1.3 ప్రథమ అధ్యాయము తృతీయ ఖండము ఆదిత్యోపాసన. ఇప్పుడు మనము ఆదిదేవిక ఉపాసన రూపముగు ఉద్గీతము గురించి చెప్పుకుంటున్నాము. దేవోపాసన మార్గముగా అక్షరమును సిద్ధించుకోవటం గురించి వివరించుకుంటున్నాము. యా ఏవ అసౌ తపతి తమ్ ఉద్గీతం ఉపాసీత్. ఏ సూర్యుడు తేజోరూపుడై ఆకాశములో ప్రకాశించుచు సమస్తమును తపింపజేస్తున్నాడో అట్టి ఆదిత్యుని సూర్య నమస్కారము, ఆదిత్య హృదయము, మహాస్వరము మొదలైన ఆయా విధములుగా ఉపాసించెదరుగాక. సూర్యుడు ఉదయించిన మరుక్షణం భూమి అంతా ఉత్తేజము పొందుచున్నది. బిడ్డలారా, నిద్రలేవండి. జన్మించినందుకు మీ యొక్క అక్షరస్వరూపమును స్వాభావికము అనుక్షణికము చేసుకోండి అని ఉషోదయగానము వినిపిస్తూ ఉద్గానము సాంగ్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ పలుకుచున్నారు. ఉద్యగ్ తమో భయం అపహంతి. ఉదయిస్తూనే సూర్యుడు జీవులందరికీ చీకటి భయము తొలగించు అభయప్రదులు. సూర్యుని ఉదయము తమోభేదమును ఉపాసించువాడు సమస్త భయముల నుండి ఉపశాంతి పొందుచున్నాడు. ముఖ్య ప్రాణోపాసన లోపలికి వచ్చు వాయు ఉపాసన. ప్రాణము సూర్యుడు సమస్వరూపులే, రెండు ఉష్ణమును కలిగించేవే. అందుచేతనే ప్రాణము బయటకు వెళ్లిన శరీరము చల్లబడి వెచ్చదనము కోల్పోతుంది. ప్రాణమును స్వరము అని అంటారు. ప్రాణము తొలగితే తిరిగి దేహములోనికి రాదు. సూర్యుని స్వర అని ప్రత్యస్వర అని కూడా అంటారు. సూర్యుడు అస్తమించినా ఆ మరునాడు ఉదయిస్తారు. ఒకటి ప్రాణము మరియు రెండు ఆదిత్యుని ఆదిదేవిక రూప ఉద్గీతోపాసన నిర్వర్తించెదరుగాక. పంచ ప్రాణములలోని వ్యాన ఉద్గీతము. ఇప్పుడు వ్యానమును ఉద్గీతముగా ఉపాసించే ఉపాసన గురించి చెప్పుకుంటున్నాము. వ్యానము అనగా ఏది? యద్వై ప్రాణితి సప్రాణో, ఈ జీవుడు తన నుండి ప్రాణశక్తిని బయటకు పంపుచున్నాడు, అదే ముఖ్య ప్రాణము అంటారు. అద్దాని భౌతిక ప్రదర్శనగా ఈ జీవుడు నోటితో ముక్కుతో గాలిని విడిచిపెట్టుచూ ఉన్న ప్రక్రియ ప్రాణము. అట్టి వాయువు యొక్క విశిష్ట వ్యాపారం ప్రాణము. యద్వై పురుషః ప్రాణితి ముఖనాసికాభ్యాం బహ్యః నిస్సరేతి స ప్రాణః ఇతి శ్రీశంకర భాష్యం. యద్వై అపాణి ఇతి అపానః, ప్రాణశక్తిని లోనికి తీసుకొనుచున్నాడు, ఇది అపానము. వాయువును లోపలికి పీల్చటము అనే వాయువు యొక్క విశిష్ట వ్యాపారము అపానము. యత్పానితి అపశ్యసితి తాభ్యాం ఏవ అంతరాకర్షతి వాయుంసో అపానః. అపాన అఖ్యావృతయః ది శ్రీ శంకర భాష్యం. అథేహ ప్రాణనుపానయో సంధ్యః సవ్యానః. ప్రాణశక్తి ఆత్మ నుండి బయటకు వెళ్ళు వ్యాపారములోనికి తీసుకుని వచ్చు వ్యాపారముల మధ్యగా గల సంధి అపానము. అట్టి ప్రాణనుపానముల మధ్య ఆ రెండు మౌనము వహించినట్టి విశిష్టమగు వాయువృత్తిని వ్యానము అంటారు. అట్టి ప్రాణ అపానముల మధ్య గల వ్యానము సమస్త భౌతిక వ్యవహారములకు కారణభూతమగు ప్రదర్శనము కలిగి ఉన్నది. యో వ్యానః స వాక్, ఏది వ్యానమో అది వాక్కు. అందుచేతనే ఒకడు మాట్లాడుచూ ఉన్నప్పుడు గాలి బయటకు వెళ్లకుండా లోనికి పోకుండా ఉన్న స్థితి కలిగినవాడై ఉంటాడు. యా వాక్ సరుక్, ఏది వాక్కుయో అదియే రుక్ మంత్రము ఉచ్చారణ. అందుచేతనే రుక్కులు ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ప్రాణానుపానములు కదలక ఆ మధ్యలో గల వ్యానమునుంచే రుక్ శబ్దము పలుకగలుగుచున్నాడు. యతృక్ ససామహ, శబ్దము పలకటము నుండి సామగానము ప్రదర్శనమవుతోంది. అందుచేత ప్రాణ అపానములు లేనప్పుడే సామముగానము చేయబడుతోంది. యత్సామ స ఉద్గీతం, ఏది సామగానమో అదియే ఉద్గీతము ఊర్ధ్వస్థాన యోగము. అందుచేతనే ప్రాణ అపానములు మౌనము వహించి ఉన్నప్పుడే ఉద్గానము ఎక్స్ప్రెషన్ ఆఫ్ మ్యూజికల్ సౌండ్ జరుగుతోంది. ఈ అన్ని సందర్భములలో ప్రాణ అపానముల మధ్య గల వ్యానము ప్రసాదించే శక్తిచేతనే శరీరము వీర్యవంతము పొంది అట్టి శరీరముతో చేస్తున్నవన్నీ సిద్ధిస్తున్నాయి. కట్టెలను మధిస్తున్నప్పుడు, కట్టెలను గొడ్డలితో చీచుచున్నప్పుడు,